మానసిక ఆవేగాలు 27వది. మీ ఆవేశాలన్నీ 4 ప్రాథమిక ప్రేరణలకు సంబంధం ఉంది. ఈ 4 ప్రాథమిక ప్రేరణలు ఆవేశాలకు 6 మానసికావేగాల ప్రవాహాలు బయలుదేరుతాయి. కామము అన్ని కోరికలకు మూలాధారం. క్రోధము 2వ ప్రభావం. ఒక కోరిక తీరకపోతే మీకు కోపము, ఆశాభంగము కలుగుతుంది. అదే కోరిక తీరిపోతే నువ్వు గర్వంతో అశ్రయించిపోతావు. అదే మదం 3వ ప్రభావం. నీ కోరిక తీరిపోతే నీ కోరిక తీర్చే వస్తువును నువ్వు వశపడిపోతావు. అది మోహం. లోభము దాని తర్వాత ప్రభావం. అంటే నువ్వు అత్యాస పడిపోయి ఇంకా కావాలని కోరుకుంటావు. నువ్వు అత్యాసకు వసుడైనప్పుడు నీ అహంకారాన్ని పెంచుకోవడానికి ఏమైనా చేస్తావు. అది నిన్ను నీవు తెలుసుకోవడంలో అడ్డుపడుతుంది. అప్పుడప్పుడు నీ ప్రశాంతతను పోగొట్టుకోకుండా ఉంటూ ఒక సరళమైన స్వభావాన్ని ఉంచుకోవడం నేర్చుకో. విచారము, ఒంటరితనం, సాధన పదంలో ఇద్దరు స్నేహితులు. నీ మంత్రం నీకు ఒక గొప్ప స్నేహితుడు. దానితో నువ్వెప్పుడూ నిరాశ క్షణాలను ఎదుర్కొనవు. భావోద్వేగాలు ఒక పద్ధతిలో ప్రసరింపచేస్తే అది నిన్ను ఆనందంలో అత్యుత స్థితికి చేర్చును.